సత్యము. ప్రతి మానవ హృదయంలోనూ నివసించే దైవక శక్తే సత్యం. అది సర్వత్రా వ్యాపించి ఉండే అంతులేని ఉనికి. ఇది అందరి మానవులను ఏకం చేస్తుంది. ఆఖరిగా ప్రపంచమంతటిని ఒకే ఒక దైవక జాగ్రత్తతో కలుపుతుంది. ఆ దైవక శక్తిని దేవుడిగా పిలుస్తారు. దేవుని ఉనికిని నమ్మడం సత్యాన్వేషణలో ఒకరు ఉన్నారని సూచిస్తుంది. భూత భవిష్యత్ వర్తమానాలలో మార్పు చెందకుండా ఉండేటటువంటిదే సత్యం. సత్యానికి పుట్టుక లేదు, సావు లేదు. సత్యం తెలుసుకుంటకు మానవుడు తన ఆలోచనలను, వాక్కును, కర్మలను పరిశుద్ధం చేయాలి. పరిశుద్ధత చాలా అవసరం. ఎందుచేతనంటే పరిశుద్ధమైన మనస్సు ద్వారానే సాధకుడు సుస్పష్టంగా ఆలోచించగలడు, ధ్యానించగలడు. ఎప్పుడైతే మనం పరిశుద్ధమైన ఆలోచనలు, మాటలు, కర్మలతో సత్యాన్వేషణ చేయడానికి నిశ్చయించుకుంటామో మనం తప్పక దారిని కనుగొని గమ్యానికి చేరగలం. సత్యమే మనకు మార్గదర్శి అయ్యి ఒక తప్పు కూడా చేయకుండా మనం సరైన మార్గంలో ఉంటున్నట్టు మనమే కనుక్కుంటాము. దేవుని నమ్మి ఆయనకు మనం ఆత్మసమర్పణ చేసుకున్నప్పుడు ఇక్కడే ఇప్పుడే మనకు విముక్తి కలుగుతుంది. ఆయన తన దేవుడికి చెందిన వాడిని, దైవం తనకి చెందుతుందని చూసుకుంటాడు. ఆయన జాగరూకత ప్రపంచక వస్తువు నుండి దైవం ప్రక్కకు మళ్ళుతుంది. అతను అభద్రత నుండి, భయం నుండి విముక్తుడు అవుతాడు. ఆయనకు దైవ సంరక్షణపై ప్రగాఢ విశ్వాసం ఉంటుంది. సముద్రం నదులను తనలోనికి రానిచ్చి వాటిని తన సొంతం చేసుకున్నట్టే దైవం సాధకులను తనలో నిముడ్చుకుంటారని శాస్త్రాలు ఎల్లప్పుడూ మనకు జ్ఞాపకం చేస్తుంటాయి. వారు ఏ పదానికి చెందినా, ఏ జాతి నుండి వచ్చినా లెక్కలేదు. కావలసినంత సత్యాన్ని తెలుసుకోవాలన్న కోరిక మాత్రమే. ఎప్పుడైతే ఒకసారి ఆ కోరిక కోసం ఆరాటం మొదలవుతుందో అప్పుడు అన్ని సాధనలు, వనరులు కలిసి వస్తాయి. నీరు పదమెరుగును, అలాగే దేవుని ప్రేమించేవాడు దేవుని కనుగొంటాడు. సత్యం దైవం ఒకటేనని తెలుసుకోవడమే అత్యుత్తమ తత్వ సాధన. మనస, వాచ, కర్మణ సత్యాన్వేషణ చేయడమే అత్యుత్తమ సాధన. మతం కన్నా ఏదో అతీతమైనది ఉంది. మతం మొదటిసారి అవసరమైన అది దేవునితో ఒకరిగా ఒకటకు వీలు కానివ్వదు. మతం కన్నా ఏదో అతీతమైనది ఉంది. మతం మొదటిసారి అవసరమైన అది దేవునితో ఒకరిగా ఒకటకు వీలు కానివ్వదు. ఇది కాశ్మీర్ పురుగు తినే బట్టల పురుగు తక్కిన పురుగులకు కాశ్మీర్ అనే ప్రాంతం ఉన్నట్టు నిరూపించడానికి ప్రయత్నిస్తున్నట్టు ఉంది. మత జగత్తు ప్రతి చోట నేను మూసిన ద్వారాన్ని ఎదుర్కొన్నాను అనుకోకుండా ఒక ద్వారం తెరవబడి ఉన్నా దాని వెనుక ఉన్నదాన్ని చూసి నేను చివరకు ఆశాభంగం పొందాను. దేవుని ఉనికి మనకు సాక్షాల మీద ఆధారపడదు. తత్వశాస్త్రవేత్తలోనూ, మతధర్మ శాస్త్రవేత్తలోనూ ఏదో ఒక లోపం ఉంది. వారు దేవుడు ఒక విధమైన ప్రతిపాదనగా దాన్ని విశ్లేషించి చర్చించవచ్చునన్న విచిత్ర భావనలో ఉన్నారు. సావు గురించి భయాందోళనతో జనులు ఉండటం చూశాను. ఎందుచేతనంటే వారు మరణం ఉనికిని అంగీకరించరు. నాశనం చే అగ్నిగా వర్ణింపలేని కృప కలిగిన వానిగా దేవుణ్ణి నేను చూస్తాను. ఈ రెండింటినీ నేను అంగీకరిస్తాను. దేవుణ్ణి నమ్మడం చాలా సులభం. దేవుణ్ణి నమ్మడం నమ్మకపోవడం కన్నా చాలా ఉత్తమం. కానీ అది సహన దూరం మాత్రమే వెళ్ళడం. దేవుడు నాలో ఉన్నాడు, దేవుడు నాలో నివసిస్తున్నాడు. నేను ఒక పరిమితి ఉన్న పాత్రని, ఈ పరిమితి ఉన్న పాత్రలో అంతులేని నివసిస్తున్నది అని తెలుసుకోవడం చాలా గొప్ప విషయం. మానవుడు గొప్పవాడు, కానీ ఆ గొప్పతనం అతను మాట్లాడటం వల్ల కానీ, విషయాలు స్వీకరించడం వల్ల కానీ, అతనికి భావాలు ఉండటం వల్ల మాత్రం కాదు. ఆయన ఎక్కడికి వెళ్ళినా ఆయనతో పాటుగా దేవుడు వెళ్తాడు, కాబట్టి ఆయన గొప్పవాడు. దేవుణ్ణి ఎవరు చూడలేదు. అన్నిటికన్నా ఉత్తమమైనది స్వరూపమే లేని దాని మీద ప్రేమను దేవుడు అంటున్నారు. ఆయన్ని ఎలా తెలుసుకోవడం, ఆయన సాగత్యం ఎలా ఆనందించడం? దేవుళ్ళు అందరినీ చూడటం, ఇతరుల కోసం పనిచేయడం ఆనందం పొందే ఒక విధం. కానీ అది సులభం కాదు, అది సాధన చేయాలి. దేవుణ్ణి ఎల్లప్పుడూ తలుచుకో. ఇవాళ కాకపోతే రేపైనా నీలో మార్పు వస్తుంది. ఏ రోజైతే నీలో దేవుడు ఉన్నాడని తెలుసుకుంటావో భయాల నుంచి నువ్వు వైదొలుగుతావు. అయితే నువ్వెక్కడున్నట్టు, నీ ఉనికి ఎక్కడా? జగన్నాథంతో నువ్వు వేరుగా ఉన్నావన్న నమ్మకం నీకు ఉంటే నువ్వు జగన్నాథుని ఉనికి తిరస్కరిస్తున్నట్టే. దేవుడే నేను, నీ దేవుడు సర్వాంతర్యామి, అన్నిటికీ అతీతమైనది. నీ దేవుడితో మొదలుపెట్టు, నీలోని దేవుడికి వెళ్ళు, అప్పుడు సర్వాంతర్యామి దగ్గరికి వెళ్ళు, ఆ ఆఖరికు దానికి అతీతంగా వెళ్ళు. ప్రతిదానిలోనూ ఉన్న దేవుని ప్రేమించడం విజ్ఞానం, కానీ హృదయంలో ఉన్న దేవుణ్ణి అర్థం చేసుకోవడం నిజమైన సత్యం. దేవుని కోసం వెతకడం ఒక వృధా ప్రయత్నం. నా యథార్థ స్వరూపానికి మించిన అద్భుతమైన వారు ఎవరున్నారు? అదే అందరిలో నిక్షిష్టమై ఉన్న యథార్థ స్వరూపం కూడా. దేవుని చూడాలని ఆరాటపడేవారు మూఢులు. దేవుడిని చూడాలని ఆరాటపడేవారు మూఢులు. నేను ఆయన్ను ప్రతి వ్యక్తి పశువాని ముఖంలో నవ్వుతూ అన్నిటికీ మించి నాలోనే చూస్తున్నప్పుడు నేను వేసాలు జన్మించి వేసాలు మరణించినట్టే. నా యథార్థ స్వరూపానికి మించి ఏ దేవుడు లేడు.